నింత పచ్చిదీరె ఇదివో నీ భావము చెల్లి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు ఇలా నింత పచ్చిదీరె ఇదివో నీ భావము ఇలా నింత పచ్చిదీరె ఇదివో నీ భావము జారిన కుప్పు చెక్కుల వెంట కారి చెమట తుడుచుకోవే చక్క పెట్టుకొనవేని జారిన కుప్పు అక్కు మీద పెనగున్న హారాలు చిక్కుదీయవి అక్కు సిగ్గరి పెండ్లి కూతురవు ఇలా నింత పచ్చిదీరె ఇదివో నీ భావము ఇలా నింత పచ్చిదీరె ఇదివో నీ భావము కరగెను దిద్దుకోవేను సలను కలసిన గురుతులు కప్పుకొనవే తిలకము కరగెను దిద్దుకోవేను సలను కలసిన గురుతులు కప్పుకొనవే సిగ్గరి పెండ్లి కూతురవు ఇలా నింత పచ్చిదీరె ఇదివో నీ భావము చెల్లి నీవు మొదలని సిగ్గరి పెండ్లి కూతురవు ఇలా నింత పచ్చిదీరె ఇదివో నీ భావము ఇలా నింత పచ్చిదీరె ఇదివో నీ భావము.